కలహం విరహం తమకం కలిసే కలనేత ప్రేమ స్నేహం మోహం దాహం కలిపే కలబోధ ప్రేమ వరమై వర్ధిల్లుగాక బలపే వెయ్యేళ్ళ దాకా వరమై వర్ధిల్లుగాక బలపే వెయ్యేళ్ళ దాకా ప్రేమ జిందాబాద్ ప్రేమ జిందాబాద్ ప్రేమ జిందాబాద్ ప్రేమ జిందాబాద్ కలహం విరహం తమకం కలిసే కలనేత ప్రేమ స్నేహం మోహం దాహం కలిపే కలబోధ ప్రేమ జిందాబాద్